చాలా కాలమునకు తన పుత్రిక వచ్చుచున్న విషయము నెరిగి ఎదురేగి ఇంటికి కొనివచ్చి విషయమంతయు తెలిసికొని ఒక శుభముహూర్తమున వివాహము జరిపించెను. అనేక వస్తువులతో నేకావళిని ఏకవీరునితో పంపెను. ఏకావళికి కృతవీర్యుడను పుత్రుడు కలిగెను. కృతవీర్యుని కొడుకు కార్తవీర్యుడు. ఇట్లు హైహయ వంశము భూమండలముపై విస్తరిల్లెను. విక్షేపశక్తి వర్ణనము. జనమేజయుడు భగవంతుడునైనను విష్ణువు గుర్రపు రూపమేల దాల్చెనని ప్రశ్నింపగా వ్యాసుడు నారద మహర్షి నడిగిన వృత్తాంతమును సమాధానము చెప్పుచున్నాడు. తాను ద్వీపమునందు జన్మించుట చిత్రాంగదుడు చనిపోవుటచే తల్లి సత్యవతి దుఃఖించుట తల్లి మాటను కాదనలేక తమ్ముని భార్యలందు సంతానము కనుట దానిచే మమకారమేర్పడుట. వ్యాసుని మోహవృత్తాంతము. సరస్వతి తీరమున శాంతి లేక తిరుగుట తీరని మోహపాశమును గూర్చి చింతించుట పాండవులు జన్మించుట భీష్ముడు వారలను పెంచుట వారేక చక్రపురమందు నివసించుట ద్రౌపదిని వివాహమాడుట నా ఈ మోహమునకు కారణమేమని నారదుని ప్రశ్నింపగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మాయలో పడుచుండనిక నీ నా లెక్కయేమి అని పలికెను. నారదుడు స్వవృత్తాంతము తెలుపుట. మోహమునకు కారణమడుగుచున్న వ్యాసుడునకు నారదుడు ఇట్లు చెప్పెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మాయకు లోనైనవారే. వ్యాసము నీసా నేను పూర్వము భార్యను గూర్చి మోహములోబడి దుఃఖములననుభవించితిని. అది ఎట్లన పూర్వతడు నేను భూలోకమున తిరుగుచుండగా వర్షకాలము వచ్చుటచే సంజయుడను రాజు నింట నాలుగు నెలలుంటిమి. ఆ రాజు కూతురు దమయంతి మాకు పరిచర్య చేయుచుండెను. ఆ బాలిక సంగీతము తెలిసినది. నేను గానము చేయుచుండుట చూచి ఆమె నాపై మోహము కలదాయెను. పర్వతుడి విషయము గ్రహించి నేను కూడా నామెపై ప్రేమతో నున్నట్లు తెలిసికొని నన్ను కోతిముఖము కలవానిగా శపించి వెళ్ళిపోయెను. దమయంతి నన్ను దప్ప మరో కనిని వివాహమాడనని చెప్పుటచే నామెతో నాకు వివాహము జరిగెను. నారదుని వివాహము. వానరముఖము గల నేను పెండ్లి చేసికొని బాధపడుచునచ్చట ఎట్లో ఉంటిని. దమయంతి మాత్రము నా కోతిముఖము చూచి లేసమాత్రము విచారింపక వికాసముతో కూడిన ముఖము కలదై యుండెను. పిదప పర్వతముని నన్ను చూచుటకు వచ్చెను. నేనతనిని సత్కరించి పూజించితిని. అప్పుడు మేమిరువురము శాపముల త్రిప్ప వైచుకొంటిమి. పర్వతుడు స్వర్గమునకేగెను. నేనొకప్పుడు విష్ణుమూర్తితో వినోదములు జరుపుచు క్షణములలో ఆడుదానినైతిని. నన్నొక రాజు చూచి మోహించి వివాహమాడెను. నాకొక పుత్రుడు కలిగెను. మాయా ప్రభావము. నారద వృత్తాంతము. రెండేళ్ల తరువాత ఒక పుత్రుడు కలిగెను. పిమ్మట వరుసగా 8 మంది పిల్లలు కలిగిరి. మనుమలను చూచితిని. నేను స్త్రీనైతినని ఎన్నడూనూ విచారింపలేదు. పిమ్మటనొక రాజు యుద్ధమునకు రాగా వాని చేతిలో కొడుకులు మనుమలు మరణించిరి. నేను మిక్కిలి దుఃఖపడి తిని అంతట విష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపములో వచ్చి పుణ్యతీర్థమున స్నానము చేయించెను. ఆ పుణ్యతీర్థమున మునుగగనే నేను పురుషుడనైతిని. నా తండ్రి లోకములో నల్లవారును. నేను శివ విష్ణువులును మాయామోహితులమే అని చెప్పెను. సప్తమ స్కంధము దక్ష సృష్టి క్రమము. సూత మహర్షి ఇట్లనెను: ఓ మహర్షులారా, జనమేజయుడు శ్రీదేవి కథాసుధారసము గ్రోలి ఆనందభరితుడై సూర్యచంద్ర వంశముల నందలి రాజుల చరిత్ర వినగోరుచున్నానని ప్రార్థింపగా వ్యాసమహర్షి ప్రసన్నుడై దేవీ కథారసము వెళ్ళి గొలుపనిట్లు చెప్పెను. పూర్వము శ్రీమన్నారాయణుని నాభిపద్మము నుండి బ్రహ్మ జన్మించెను. అతడు తీవ్రముగా తపస్సు చేసి శ్రీ మహాదేవిని ఆరాధించెను. అప్పుడామె సంతసించి వరమీయగా బ్రహ్మ జగత్తుల సృజింపనారంభించెను. కాని ప్రపంచ సృష్టి చేయజాలకపోయెను. మొదట ఏడుగురు మానసపుత్రులను సృష్టించెను. పిమ్మట బ్రహ్మ యొక్క అహంకారము నుండి రుద్రుడు తొడ నుండి నారదుడు బొటన వ్రేలి నుండి దక్షుడు సనకాది మానస పుత్రులుద్భవించిరి. ఎడమ బొటన వ్రేలి నుండి దక్షుని భార్య జన్మించెను. ఆమె పేరు వీరిణి. అసిక్ని అను పేరు కూడా నామెకు కలదు. నారదుడు వీరిణి గర్భమందు జన్మించి పేరుగాంచెను. బ్రహ్మ మానస పుత్రులను కనెను. వారెల్లరూ ప్రజాసృష్టి చేయదలచిరి. వారిని చూచి నారదుడు భూమి పరిమాణము తెలిసికొని ప్రజాసృష్టి చేయవలెనని పలుకగా కొందరు తూర్పునకు మరికొందరు దక్షిణమునకు కొందరు పశ్చిమ దిక్కునకు వేరొక కొందరు ఉత్తర దిక్కునకు వెళ్ళిరి. అప్పుడు దక్షుడు మరికొందరిని ప్రజాసృష్టికై పుట్టించెను. నారదుడు వారిని కూడా భూపరిమాణము తెలిసికొని సృష్టింపుడనగా వారును అట్లే వెళ్ళిరి. అంతట దక్షుడు కోపించి నీవు నాకు పుత్రుడవై జన్మింపుమని శపించెను. అందుచే వీరిని గర్భమున నారదుడు పుట్టవలసి వచ్చెను. దక్షునకు పుత్రవియోగ దుఃఖము కొంత తగ్గెను. దక్షుడు వీరిని యందు 60 మంది కన్యలను కూడా పుట్టించెను. వారిలో 10 ముగ్గురు కన్యలను కశ్యప మహర్షికి భృగువున కిరూర నిచ్చెను. 10 మందిని ధర్మమునకు 27 గురను చంద్రునకు 4 గురుని అరిష్టనేమికి 20 గురను కృశాసునకు మరి 20 గురను అంగిరసునకు నొసంగెను. వారికి కొడుకులు మనుమలు జన్మించిరి. వారే దేవదానవులైరి. వారు తమలో తాము వైరము పెంచుకొనిరి. సూర్యవంశరాజులు సుకన్యా వృత్తాంతము. జనమేజయుడు మహానుభావా, సూర్యవంశమున పుట్టిన ధర్మాత్ములగు రాజుల చరిత్ర వినుపింపుమనగా వ్యాసమహర్షి ఇట్లు చెప్పెను. పూర్వము విష్ణువు నాభికమలము నుండి బ్రహ్మ జన్మించెను. అతడు ప్రపంచమును సృష్టించుటకు ఘోరమగు తపస్సు నొనర్చెను. అతడు మాతృదేవిని ధ్యానించి గొప్ప శక్తిని సంపాదించెను. శుభలక్షణములతో కూడిన మరీచ్యాది మానసపుత్రులను సృష్టించెను. మరీచి కుమారుడు కశ్యప్పుడు. దక్షుని 10 ముగ్గురు కుమార్తెలాతని భార్యలు. కశ్యప ప్రజాపతి దేవదానవ యక్ష పన్నగ పశుపక్షులను సృజించెను. దేవతలందరిలో సూర్యుడు ప్రముఖుడు. అతని పుత్రుడు వైవస్వతమనువు.